28 భాస విలాసోపాఖ్యానము. రామ సహ్యపర్వతం యొక్క ఉత్తర ప్రాంతాలలో ఒకప్పుడు ఇద్దరు మహర్షులు మంచి స్నేహితులుగా ఉండేవారు. వారిద్దరికీ చెరుక మగ పిల్లవాడు పుట్టాడు. ఆ పిల్లల్లో ఒకడి పేరు భాసుడు, రెండవవాడి పేరు విలాసుడు. జనం లేని ఆ అడవిలో వీళ్ళిద్దరూ ఒకరికొకరు స్నేహితులుగా పెరిగారు. వీళ్ళిద్దరికీ యౌవనం వచ్చేసరికి వారిద్దరి తల్లిదండ్రులు ఇంచుమించు ఒకేసారి మరణించారు. కుర్రవాళ్ళిద్దరూ శ్రద్ధగా పితృకర్మలు చేశారు. ఇక అక్కడ ఉండలేక చెరో దిక్కుకి వెళ్ళిపోయారు. అయినా మనశ్శాంతి కలగలేదు. ఇద్దరూ దేశ సంచారం చేస్తూ చేస్తూ ఒకచోట కలిశారు. ఇద్దరికీ ఆశ్చర్యమైంది, ఆనందమైంది. నువ్వెలా ఉన్నావంటే నువ్వెలా ఉన్నావని ఒకరినొకరు ప్రశ్నించుకున్నారు. నీకు తపస్సు కుదిరిందా? నీకు జ్ఞానం కుదిరిందా? నీకు ఆత్మసాక్షాత్కారం లభించిందా అని ఒకరినొకరు ప్రశ్నించుకున్నారు. ఆయసర్ 83. రామ వాళ్ళిద్దరి కుశల ప్రశ్నల వరసే ఆత్మతత్వ చర్చగా మారిపోయింది. ఆ పరస్పర పరామర్శే ఆత్మవిచారణ ప్రక్రియగా మారిపోయింది. ఇలా వాళ్ళిద్దరూ ఆత్మతత్వాన్ని పరస్పరము ప్రబోధించుకోవటంచేత ఇద్దరికీ జ్ఞానం కలిగింది. క్రమంగా ఇద్దరికీ ముక్తి లభించింది. రామ వీళ్ళిద్దరికీ జ్ఞానం కలగకుండా చేసి పిచ్చెక్కించి దేశం వెంబడి తిప్పింది ఏమిటి? కొంచెం ఆలోచించు. వాళ్లకు మనస్సులో గల అంతఃసంగమే అంత పనిచేసింది. పరస్పర ప్రబోధం వల్ల వాళ్ల అంతఃసంగం తొలగిపోయి ముక్తి లభించింది. కనుక ముక్తి కావాలనుకున్నవాడు ఎవడైనా సరే అంతఃసంగాన్ని పూర్తిగా తొలగించుకోవాలి. వశిష్ఠుడు భాస విలాసుల ఉదాహరణ ద్వారా ఈ బోధ చేయటానికి 3 సర్గలు పట్టింది. 65 కొమ్మ, 66 కొమ్మ, 67 సర్గలంతా ఇదే చర్చ.